చూసి బొడ్డు మల్లెలా వాసన చూసి ఎర్ర ఎర్రని బుగ్గలు చూసి ఎత్తు చెప్పుల నడకలు చూసి బొడ్డు కింద చీర కట్టుడు చూసి బొడ్డు మల్లెలా వాసన చూసి సిగ్గు పడే నవ్వుల చూసి మురిసిపోతీనే పిల్లో మంజుల మై మరచిపోతీనే నీ ముక్కు కున్న ముక్కెర చూసి మోజు పడితీనే మంజులా నీ మోజుల వడితీనే కలిసి బతకాలని